తస్మాముఖ్యముఖ్యందస్మైతస్మాముఖ్యమేవైవోఖ్యందస్మైతస్మాముఖ్యమేవైవోఖ్యముఖ్యమేవ ప్రప్రైవోఖ్యముఖ్యమేవ ప్రప్రైవైవ ప్రాయచ్ఛదయచ్ఛత్ప్రైవైవ ప్రాయచ్ఛత్ప్రాయచ్ఛత్తస్మైతస్మాయచ్ఛత్ప్రాయచ్ఛత్తస్మైః అయచ్ఛత్తస్మైతస్మాయచ్ఛదయచ్ఛత్తస్మై తృతీయం తృతీయం తస్మాయచ్ఛదయచ్ఛత్తస్మై తృతీయం తస్మై తృతీయం తృతీయం తస్మైతస్మై తృతీయముదః తృతీయముదః తృతీయముదయచ్ఛదయచ్ఛత్ తృతీయం తృతీయముదయచ్ఛత్ అయచ్చదయచ్ఛదులయచ్ఛత్తమయచ్ఛదయచ్ఛత్తం విష్ణుర్విష్ణుస్తమయచ్ఛదయచ్ఛత్తం విష్ణు తమ్ విష్ణుర్విష్ణుస్తంతం విష్ణురన్వన విష్ణుస్తంతం విష్ణురను విష్ణురన్వన విష్ణుర్విష్ణురన్వతిష్టతాదిష్టతాను విష్ణుర్విష్ణురన్వతిష్టతాన్వతిష్టతాదిష్టతాన్వన్వతిష్టత జిహి జహ్యతిష్టతాన్వన్వతిష్టత జిహి అతిష్టత జిహి జహ్యతిష్టతాదిష్టత జిహీతి జహ్యతిష్టతాదిష్టత జిహీతి జహీదీతి జహి జహి జిషస ఇది జహి జహీజిష ఇషస ఇది సోబ్రవీరబ్రవీత్స ఇది సోబ్రవీర సోబ్రవీరబ్రవీత్స సోబ్రవీన్మాబ్రవీత్స సోబ్రవీన్మా అబ్రవీన్మాబ్రవీరబ్రవీన్మా మే మే మా ప్రవీరబ్రవీన్మా మే మా మే మే మా మే ప్రమే మా మే ప్రే ప్రమే మే ప్రహారు ప్రమే మే ప్రహారా ప్రహారు ప్రహారస్తి ప్రహారస్తి హారస్తి హారస్తి వై వా అస్తి హారస్తి వై అస్తి వై వా అస్తి వా ఇదమిదం వా అస్తి వా ఇదం వా ఇదమిదం వై వా ఇదం మయమయేదం వై వా ఇదం మయి ఇదం మయమయేదమిదం మయ వీర్యం వీర్యం మయేదమిదం మయ వీర్యం మయ వీర్యం వీర్యం మయమయ వీర్యం తత్తద్వీర్యం మయమయ వీర్యం తత్ వీర్యం తత్తద్వీర్యం వీర్యం తత్తే చేతద్వీర్యం వీర్యం తత్తే తత్తే చేతత్తే ప్రదేతత్తే ప్రే ప్రదే ప్రదాస్యామి దాస్యామి ప్రదే ప్రదాస్యామి ప్రదాస్యామి దాస్యామి ప్రదాస్యామీతి దాస్యామి ప్రదాస్యామీతి దాస్యామీతి దాస్యామి దాస్యామీతి తస్మై తస్మాది దాస్యామి దాస్యామీతి తస్మై ఇది తస్మై తస్మాది తస్మాముఖ్యముఖ్యం తస్మాది తస్మాముఖ్యం తస్మాముఖ్యముఖ్యం తస్మై తస్మాముఖ్యమేవైవోఖ్యం తస్మై తస్మాముఖ్యమేవ ముఖ్యమేవైవోఖ్యముఖ్యమేవ ప్రప్రైవోఖ్యముఖ్యమేవ ప్రేవ ప్రప్రైవైవ ప్రాయచ్ఛదయచ్ఛత్రైవైవ ప్రాయచ్ఛద ప్రాయచ్ఛదయచ్ఛత్ర ప్రాయచ్ఛత్రం తమయచ్ఛత్ర ప్రాయచ్ఛత్రం అయచ్ఛత్రం తమయచ్ఛదయచ్ఛత్రం నిర్మాయం నిర్మాయం తమయచ్ఛదయచ్ఛత్రం నిర్మాయం తన్నిర్మాయం నిర్మాయం తంతం నిర్మాయం భూతం భూతం నిర్మాయం తంతం నిర్మాయం భూతం నిర్మాయం భూతం భూతం నిర్మాయం నిర్మాయం భూతమహన్నహం భూతం నిర్మాయం నిర్మాయం భూతమహన్ నిర్మాయమి భూతమహన్నహం భూతం భూతమహం యజ్ఞో యజ్ఞోహం భూతం భూతమహం యజ్ఞ అహం యజ్ఞో యజ్ఞోహన్నహం యజ్ఞో యజ్ఞోహన్నహం యజ్ఞో యజ్ఞో యజ్ఞో యజ్ఞోహితాయవర్షి యజ్ఞో యజ్ఞోహిత ఇదస్య మాయా తస్య మాయా సీదాసీన్ మాయా తస్య మాయా సీదాసీన్ మాయా సీద్యదాసీన్ మాయా సీద్యదాసీన్ మాయా సీద్యదుక్ష ఉక్ష్యో యదా సీదాసీద్యదుక్ష ఉక్ష్యో యజ్ఞదుక్ష్యో గృహ్యతే గృహ్యత ఉక్ష్యో యజ్ఞదుక్ష్యో గృహ్యతే ఇంద్రియమింద్రియం గృహ్యతే ఇంద్రియమేవైవేంద్రియం గృహ్యతే ఇంద్రియమేవ తత్తదేవైవద్వీర్యం యజమానో యజమానో వీర్యం తత్తద్వీర్యం యజమాన వీర్యం యజమానో యజమానో వీర్యం వీర్యం యజమానో భ్రాతృవ్యస్యజమానో వీర్యం వీర్యం యజమానో భ్రాతృవ్యస్యజమానో యజమానో భ్రాతృవ్యస్యజమానో యజమానో భ్రాతృవ్యస్య వృంగే వృంగే భ్రాతృవ్యస్యజమానో యజమానో భ్రాతృవ్యస్య వృంగే భ్రాతృవ్యస్య వృంగే భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య వృంగ ఇంద్రాయేంద్రాయ వృంగే వృంగ ఇంద్రాయ త్వేంద్రాయ వృంగే వృంగ ఇంద్రాయ త్వా ఇంద్రాయ త్వా త్వేంద్రాయేంద్రాయ త్వా బృహత్పదే బృహత్పదే త్వేంద్రాయేంద్రాయ త్వా బృహత్పదే

తస్మాదుక్షముక్షం తస్మాత్తస్మాదుక్షగుంహతగుంహతముక్షం తస్మాత్తస్మాదుక్షగుంహతం ఋక్షగుంహతగుంహతముక్షగుంహతగుంహతమాస్వమాహతముక్షముక్షగుంహతగుంసోమాహతముక్షముక్షగుంసోమా అన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయ

ధ్రవ ఉత్తమో గ్రహాణాం గ్రహాణముత్తమో ధ్రవో ధ్రవ ఉత్తమో గ్రహాణాం ఉత్తమో గ్రహాణాం గ్రహాణముత్తమోత్తమో గ్రహాణాం గృహ్యతే గృహ్యతే గ్రహాణముత్తమోత్తమో గ్రహాణాం గృహ్యతే ఉత్తమ ఇత్యుత గ్రహాణాంగృష్యతే గృష్యతే గ్రహాణాంగ్రహాణాంగృష్యతే తస్మాదాయుష్టస్మాదాయుష్టస్మాదాయుష్టస్మాదాయుష్టస్మాదాయుష్టస్మాదాయుష్టస్మాదాయుష్టస్మాదాయుష్టస్మాదాయుష్టస్మాదాయుష్టస్మాదాయుష్టస్మాదాయుష్టస్మాదాయుష్టస్మాదాయుష్టస్మాదాయుష్టస్మాదాయుష్టస్మాదాయుష్టస్మాదాయుష్టస్మాదాయుష్టస్మాదాయుష్టస్మాదాయుష్టస్మాదాయుష్టస్మాదాయుష్టస్మాదాయుష్టస్మాదాయుష్టస్మాదాయుష్టస్మాదాయుష్టస్మాదాయుష్టస్మాదాయుష్టస్మాదాయుష్టస్మాదాయుష్టస్మాదాయుష్టస్మాదాయుష్టస్మాదాయుష్టస్మాదాయుష

అర్ధీధ్రువో ధ్రువోర్ధ్యధ్యేధ్రువస్తస్మాద్ధ్రువోర్ధ్యధ్యేధ్రువస్తస్మాద్ధ్రువస్తస్మాద్ధ్రువోధ్రువస్తస్మాదర్ధ్యర్ధీతస్మాత్తస్మాదర్ధ్యవాంగమాగర్ధ్యేతస్మాత్తస్మాదర్ధ్యవాంగు ఉత్తరత ఇత్యుత్తరత ఈశ్వరేవ్యాం మృత్యుర్జి వై ఈశ్వరేవ్యాం వై ఈశ్వరేవ్యాం ఋషి శస్యమానాయా గోశస్యమానాయా మృషి వై ఈశ్వరేవ్యాం వై ఈశ్వరేవ్యాం ఋషి శస్యమానాయా

ద్వాదశ గృహ్యంతే గృహ్యంతే ద్వాదశ ద్వాదశ గృహ్యంతే ద్వాదశ ద్వాదశ గృహ్యంతే ద్వాదశ ద్వాదశ గృహ్యంతే ద్వాదశ గృహ్యంతే ద్వాదశ ద్వాదశ గృహ్యంతే గృహ్యంతే ద్వాదశ మాసా మాసా ద్వాదశ గృహ్యంతే గృహ్యంతే ద్వాదశ మాసా ద్వాదశ మాసా మాసా ద్వాదశ ద్వాదశ మాసా సంవత్సర సంవత్సర మాసా ద్వాదశ ద్వాదశ మాసా సంవత్సర మాసా సంవత్సర సంవత్సర మాసా మాసా సంవత్సర సంవత్సరస్య సంవత్సరస్య సంవత్సర మాసా మాసా సంవత్సర సంవత్సరస్య సంవత్సర సంవత్సరస్య సంవత్సరస్య సంవత్సర సంవత్సర సంవత్సరస్య ప్రజ్ఞాచ్యై ప్రజ్ఞాచ్యై సంవత్సరస్య సంవత్సర సంవత్సర సంవత్సరస్య ప్రజ్ఞాచ్యై సంవత్సర ఇది సంవత్సర సంవత్సరస్య ప్రజ్ఞాచ్యై ప్రజ్ఞాచ్యై సంవత్సరస్య సంవత్సరస్య ప్రజ్ఞాచ్యై సహ ప్రజ్ఞాచ్యై సంవత్సరస్య సంవత్సరస్య ప్రజ్ఞాచ్యై సహ సంవత్సరస్యేతి సంవత్సరస్య ప్రజ్ఞాచ్యై సహ ప్రజ్ఞాచ్యై ప్రజ్ఞాచ్యై సహ ప్రథమౌ ప్రథమౌ సహ ప్రజ్ఞాచ్యై ప్రజ్ఞాచ్యై సహ ప్రథమౌ ప్రజ్ఞాచ్యా ఇది ప్రజ్ఞాచ్యై సహ ప్రథమౌ ప్రథమౌ సహ ప్రథమౌ గృహ్యేతే గృహ్యేతే ప్రథమౌ సహ ప్రథమౌ గృహ్యేతే ప్రథమౌ గృహ్యేతే గృహ్యేతే ప్రథమౌ ప్రథమౌ గృహ్యేతే సహ సహ గృహ్యేతే ప్రథమౌ ప్రథమౌ గృహ్యేతే సహ గృహ్యేతే సహ గృహ్యేతే గృహ్యేతే సహోత్తమాత్తమౌ సహ గృహ్యేతే గృహ్యేతే సహోత్తమౌ గృహ్యేతే ఇది గృహ్యేతే సహోత్తమాత్తమౌ సహోత్తమౌ తస్మాత్ తస్మాదుత్తమౌ సహోత్తమౌ తస్మాత్ ఉత్తమోదస్మాత్తస్మాదుత్తమావుత్తమో తస్మాద్వౌ ద్వౌ ద్వౌ ద్వౌ తస్మాదుత్తమావుత్తమో తస్మాద్వౌ ద్వౌ ఉత్తమావిచ్యుతమౌ తస్మాద్వౌ ద్వౌ ద్వౌ ద్వౌ తస్మాత్తస్మాద్వౌ ద్వామృతు భృతు ద్వౌ ద్వౌ తస్మాత్తస్మాద్వౌ ద్వామృతు ద్వౌ ద్వామృతు భృతు ద్వౌ ద్వౌ ద్వౌ ద్వామృతు ఉభయోముఖముభయోముఖమృతు ద్వౌ ద్వౌ ద్వౌ ద్వామృతు ఉభయోముఖం ద్వౌ ద్వావిజద్వౌ ద్వౌ అరతో ఉభయతోముఖముభయతోముఖమృతో అరతో ఉభయతోముఖమృత పాత్రమృత పాత్రముభయతోముఖమృతో అరతో ఉభయతోముఖమృత పాత్రం అరతోయుచ్యుతో ఉభయతోముఖమృత పాత్రమృత పాత్రముభయతోముఖముభయతోముఖమృత పాత్రం భవతి భవత్యుత పాత్రముభయతోముఖముభయతోముఖమృత పాత్రం భవతి ఉభయతోముఖమిత్యుభయత ముఖం మృత పాత్రం భవతి భవత్యుత పాత్రమృత పాత్రం భవతి కో భవత్యుత పాత్రమృత పాత్రం భవతి క ఋతుపాత్రమిత్యుతు పాత్రం భవతి కో భవతి భవతి కోహి కో భవతి భవతి కోహి కోహి కోహి తత్తద్ధి కోహి తత్ హి తత్తద్ధి తద్వేద వేద తద్ధి తద్వేద తద్వేద వేద తత్తద్వేద యుతో యుతో వేద తత్తద్వేద యత వేద యుతో యుతో వేద వేద యత అర్థూనామ తూనాయ్యతో వేద వేద యత అర్థూనామ్ యతూనామ తూనాయ్యతో యత అర్థూనామ్ ముఖం ముఖం తూనాయ్యతో యత అర్థూనామ్ ముఖం అతూనాం ముఖం ముఖమృతూనామృతూనాం ముఖమృతునర్తునాముఖమృతూనామృతూనాముఖమృతునాముఖమృతునా ముఖం ముఖమృతునా ప్రార్తునాముఖం ముఖమృతునా ప్రార్తునా ప్రార్తునర్తునా ప్రేష్యేష్య ప్రార్తునర్తునా ప్రేష్య ప్రేష్యేష్య ప్రేష్యదిదీష్య ప్రేష్యది ఇష్యేదిషేష్యేషట్ ఇది షట్షడితి ఇది షట్కృత్వకృత్వ షడితి ఇది షట్కృత్వ షట్కృత్వకృత్వ షట్ షట్కృత్వ ఆహ కృత్వ షట్ షట్కృత్వ ఆహ కృత్వ ఆహ కృత్వకృత్వ ఆహ షట్షడాహ కృత్వకృత్వ ఆహ షడ్ ఆహ షట్షడాహ షడ్వై వై షడాహ షడ్వై షడ్వై వై షట్షడ్వా అథవ అథవో వై షట్షడ్వా అథవ వా అథవ అథవో వై వా అథవ అథో నృతో నృతవో వై వా అథవ అథూన్ అథవ అథో నృతో నృతవ అథవ అథూనే వై వస్తో నృతవ అథవ అథూనేవ అథో నేవై వృత్తో నృతో నేవ ప్రీణాది ప్రీణాచ్యే వృత్తో నృతో నేవ ప్రీణాది ఏవ ప్రీణాది ప్రీణాచ్యేవైవ ప్రీణాచ్యుతుభిర్ృతుభిః ప్రీణాచ్యేవైవ ప్రీణాచ్యుతుభి ప్రీణాచ్యుతుభిర్ృతుభిః ప్రీణాది ప్రీణాచ్యుతుభిరిదీచ్యుతుభిః ప్రీణాది ప్రీణాచ్యుతుభిరిది ఋతుభిరిదీచ్యుతుభిర్ ఋతుభిరితి చతుశ్చతురిత్యుతుభిర్ృతుభిరితి చతు ఋతుభిరిర్తుభిః ఇది చతురితీతి చతుశ్చతుష్పదశ్చతురితీతి చతుశ్చతుష్పద చతుశ్చతుష్పదశ్చతుష్పదశ్చతుశ్చతుష్పద ఏవైవ చతుష్పదశ్చతుశ్చతుష్పద ఏవ చతుష్పద ఏవైవ చతుష్పదశ్చతుష్పద ఏవ పశువన్ పశువునేవ చతుష్పదశ్చతుష్పద ఏవ పశువోర్ చతుష్పద ఇది చతుర్పద ఏవ పశువన్ పశువునేవైవ పశువన్ ప్రీణాది ప్రీణాది పశువునేవైవ పశువన్ ప్రీణాది పశువన్ ప్రీణాది ప్రీణాది పశువన్ పశువన్ ప్రీణాది ద్విర్ద్విః ప్రీణాది పశువన్ పశువన్ ప్రీణాది ద్విః ప్రీణాది ద్విర్ద్విః ప్రీణాది ప్రీణాది ద్విః పునః పునర్ద్విః ప్రీణాది ప్రీణాది ద్విః పునః ద్విః పునః పునర్ద్విర్ద్విః పునరుతున పునర్ద్విర్ద్విః పునరుతునా పునరుతునా పునః పునరుతునా హునా పునః పునరుతునా అర్నాహత్తునర్తునాహద్విపదో ఆహత్తునర్తునాహద్విపద ఆహద్విపదో ఆహద్విపద ఏవైవద్విపద ఆహద్విపద ఏవ ద్విపద ఏవ ప్రీణాది ప్రీణాత్యేవ ద్విపదో ద్విపద ఏవ ప్రీణాది ఏవాలైర్ద్వీపద ఏవ ప్రీణాది ప్రీణాత్యేవైవ ప్రీణాత్యుతునర్తునా ప్రీణాత్యేవైవ ప్రీణాత్యుతునా ప్రీణాత్యుతునర్తునా ప్రీణాది ప్రీణాత్యుతునా ప్రప్రార్థునా ప్రీణాది ప్రీణాత్యుతునా ప్రార్థునా ప్రప్రార్థునర్తునా ప్రేష్యేష్య ప్రార్థునర్తునా ప్రేష్య ప్రేష్యేష్య ప్రప్రేష్యేదిష్య ప్రప్రేష్యేది ఇష్యేది ఈష్యేష్యేది షట్షడిది ఈష్యేష్యేది షడ్ ఇది షట్షడిది దిషట్కృత్వకృత్వషడిది దిషట్కృత్వ షట్కృత్వకృత్వషట్కృత్వాహకృత్వషట్కృత్వాహకృత్వకృత్వాహర్తుభిరుతుభిరాహకృత్వకృత్వాహర్తుభిః ఆహర్తుభిరుతుభిరాహకృత్వభిరితి చతుర్భిరుతుభిరితి చతుర్భిరుతుభిరితి చతుర్భిరుతుభిరితి చతుర్భిరుతుభిరితి చతుర్భిరుతుభిరితి చతుర్భిరుతుభిరితి చతుర్భిరుతుభిరితి చతుర్భిరుతుభిరితి చతుర్భిరుతుభిరితి చతుర్భిరుతుభిరితి చతుర్భిరుతుభిరితి చతుర్భిరుతుభిరితి చతుర్భిరుతుభిరితి చతుర్భిరుతుభిరితి చతుర్భిరుతుభిరితి చతుర్భిరుతుభిరితి చతుర్భిరుతుభిరిత చతుష్పాదస్తస్మాచ్చతుష్పాద తస్మాచ్చతుష్పాదశ్చతుష్పాదస్తస్మాచ్చతుష్పాద పశవ పశవశ్చతుష్పాదస్తస్మాచ్చతుష్పాద పశవ చతుష్పాద పశవ పశవశ్చతుష్పాదశ్చతుష్పాద పశవ అర్థోన్ ఋతోన్ పశవశ్చతుష్పాదశ్చతుష్పాద పశవ అర్థూన్ చతుష్పాద ఇది చతుర్పాద పశవ అర్థోన్ ఋతోన్ పశవ పశవ అర్థోనుపోపార్థోన్ పశవ పశవ అర్థోనుప అర్థోనుపోపార్థోన్ ఋతోనుపజీవంతి జీవంతి పార్థోన్ ఋతోనుపజీవంతి ఉపజీవంతి జీవంతిపోపజీవంతి ద్వర్జీవంతిపోపజీవంతి జీవంతి ద్వర్జీవంతి జీవంతి ద్విఃపునః పునర్ద్విర్జీవంతి జీవంతి ద్విఃపునః ద్విఃపునః పునర్ద్విర్ద్విః పునరుతునర్తున పునర్ద్విర్ద్విః పునరుతునా పునరుతునర్తున పునః పునరుతునా హర్తున పునః పునరుతునా అర్జునస్మాత్తస్మాద్విపాదోద్విపాదస్తస్మాద్విపాదస్తస్మాద్విపాదస్తస్మాద్విపాదస్తస్మాద్విపాదస్తస్మాద్విపాదస్తస్మాద్విపాదస్తస్మాద్విపాదస్తస్మాద్విపాదస్తస్మాద్విపాదస్తస్మాద్విపాదస్తస్మాద్విపాదస్తస్మాద్విపాదస్తస్మాద్విపాదస్తస్మాద్విపాదస్తస్మాద్విపాదస్తస్మాద్విపాదస్తస్మాద్విపాదస్తస్మాద్విపాదస్తస్మాద్విపాదస్తస్మాద్విపాదస్తస్మాద్విపాదస్తస్మాద్విపాదస్తస్మాద్విపాదస్తస్మాద్విపాదస్తస్మాద్విపాదస్తస్మాద్విపాదస్తస్మాద్విపాదస్తస నిర్వాధ ఇది ద్వీపాద చతుష్పద పశూన్ పశూగుశ్చతుష్పదశ్చతుష్పద పశూనుప పశూగుశ్చతుష్పదశ్చతుష్పద పశూనుప చతుష్పద పశూనుపాప పశూన్ పశూనుపజీవంతి జీవంచుప పశూన్ పశూనుపజీవంతి ఉపజీవంతి జీవంచుపోపజీవంచుతునత్తునా జీవంచుపోపజీవంచుతునా జీవంచుతునత్తునా జీవంతి జీవంచుతునా ప్రప్రార్తునా జీవంతి జీవంచుతునా ప్ర అతునా ప్రప్రార్తునర్తునా ప్రేష్యేష్య ప్రార్తునర్తునా ప్రేష్య ప్రేష్యేష్య ప్రప్రేష్యేది ఈష్య ప్రప్రేష్యేది ఇష్యేది ఈష్యేష్యేతి షట్షడితి ఈష్యేష్యేతి షడ్ ఇది షట్షడితి నిషకృత్వ కృత్వ షడితి నిషకృత్వ షట్కృత్వ కృత్వ షట్షట్కృత్వ ఆహా కృత్వ షట్షట్కృత్వ ఆహ కృత్వ ఆహా కృత్వ కృత్వ ఆహర్తుభిరుతురాహ కృత్వ కృత్వ ఆహర్తుభి ఆహర్తుభిరుతురాహర్తుభిరుదీత్యుతుభిరాహర్తుభిరుది నతుభిరుదీత్యుతుభిరుతుభిరుతి చతుశ్చతురిత్యుతుభిరుతుభిరుతి చతు అతుభిరుద్భి ఇది చతుశ్చతుర్దీతి చతుర్భిర్ద్విశ్చతుర్దీతి చతుర్భి చతుర్భిర్ద్విశ్చతుర్భి పునః పునర్ద్విశ్చతుర్భి పునః ద్విఃపునః పునర్ద్విర్ద్విః పునరుతునర్తునా పునర్ద్విర్ద్విః పునరుతునా పునరుతునర్తునా పునః పునరుతునాహర్తునా పునః పునరుతునాహ అర్తునాహర్తునర్తునాక్రమణమాక్రమణమాహర్తునర్తునాక్రమణం ఆహాక్రమణమాక్రమణమాహాక్రమణమేవైవాక్రమణమాహాక్రమణమేవ ఆక్రమణమేవైవాక్రమణమాక్రమణమేవ దత్తదేవాక్రమణమాక్రమణమేవ తద్ ఆక్రమణమిత్యాక్రమణం ఏదత్తదేవేతుకూసేతుందేవేతుందేవేతుందత్తత్సేతుయజమానోయమానస్సేతుందత్తత్సేతుయజమాన సేతుయజమానోయమానస్సేతుకూసేతుయజమానః కృతే కృతేయజమానస్సేతుకూసేతుయజమానః కృతే సమర్గస్య సమర్గస్య కృతే యజమానోయమానః కృతే సమర్గస్య కృతే యజమానోయమానః కృతే సమర్గస్య కృతే యజమానోయమానః కృతే సమర్గస్య కృతే సమర్గస్య కృతే కృతే సమర్గస్య లోకస్య లోకస్య కృతే కృతే సమర్గస్య లోకస్య కృతే కృతే సమర్గస్య లోకస్య సమష్టి సమష్టి లోకస్య సమర్గస్య కృతే కృతే సమర్గస్య లోకస్య సమష్టి స్వర్గస్యేతి శుభః గస్య లోకస్య సమష్టి సమష్టి లోకస్య సమష్టి నన సమష్టి లోకస్య సమష్టి నా సమష్టి నన సమష్టి సమష్టి నాన్యో అన్యోన సమష్టి సమష్టి నాన్య సమష్ట్యా ఇది సమష్టి నాన్యో అన్యోన నాన్యో అన్యమన్యమన్యోన నాన్యో అన్యమన్యమన్యో అన్యోన్యమన్ అన్యమన్వన్వన్యమన్యమనుప్రప్రాణ్వన్యమన్యమనుప్రాణ్ప్రాణ్వనప్రవజ్యేత ప్రవజ్యేత ప్రవజ్యేత ప్రవజ్యేత ప్రవజ్యేత ప్రవజ్యేత ప్రవజ్యేత ప్రవజ్యేత ప్రవజ్యేత ప్రవజ్యేత ప్రవజ్యేత ప్రవజ్యేత ప్రవజ్యేత ప్రవజ్యేత ప్రవజ్యేత ప్రవజ్యేత ప్రవజ్యేత ప్రవజ్యేత ప్రవజ్యేత ప్రవజ్యేత ప్రవజ్యేత ప్రవజ్యేత ప్రవజ్యేత ప్రవజ్యేత ప్రవజ్యేత ప్రవజ్యేత ప్రవజ్యేత ప్రవజ్యేత ప్రవజ్యేత ప్రవజ ఋతుమను ఋతుమన్వన్వృతుమృతుమను ప్రాణ్వృతుమృతుమను ప్ర అను ప్రాణ్వర ప్రపద్యేత పద్యేత ప్రాణ్వర ప్రపద్యేత ప్రపద్యేత పద్యేత ప్రపద్యేత తవ అతవ పద్యేత ప్రపద్యేత తవ పద్యేత తవ అతవ పద్యేత పద్యేత తవో మోహకా మోహకా అతవ పద్యేత పద్యేత తవో మోహకా అర్థవో మోహకా మోహకా అర్థవ అర్థవో మోహకా శిష్యుర్మోహకా అర్థవ అర్థవో మోహకా స్యు మోహకాశ్యుర్మోహకా మోహకాశ్యు ప్రసిద్ధం ప్రసిద్ధగ్వస్యుర్మోహకా మోహకాశ్యు ప్రసిద్ధం శుప్రసిద్ధం ప్రసిద్ధగ్వస్యు ప్రసిద్ధమేవైవ ప్రసిద్ధగ్వస్యు ప్రసిద్ధమేవ ప్రసిద్ధమేవైవ ప్రసిద్ధం ప్రసిద్ధమేవాధ్వర్యురధ్వర్యురేవ ప్రసిద్ధం ప్రసిద్ధమేవాధ్వర్యు ప్రసిద్ధమిది ప్రాసిద్ధం ఏవాధ్వర్యురధ్వర్యురేవైవాధ్వర్యుర్దక్షిణేన దక్షిణేనాధ్వర్యురేవైవాధ్వర్యుర్దక్షిణేన అధ్వర్యుర్దక్షిణేన దక్షిణేనాధ్వర్యురధ్వర్యుర్దక్షిణేన ప్రప్రదక్షిణేనాధ్వర్యురధ్వర్యుర్దక్షిణేన ప్రదక్షిణేన ప్రప్రదక్షిణేన దక్షిణేన ప్రపద్యతే పద్యతే ప్రదక్షిణేన దక్షిణేన ప్రపద్యతే ప్రపద్యతే పద్యతే ప్రప్రపద్యతే ప్రసిద్ధం ప్రసిద్ధం పద్యతే ప్రప్రపద్యతే ప్రసిద్ధం పద్యతే ప్రసిద్ధం ప్రసిద్ధం పద్యతే ప్రసిద్ధం ప్రతిప్రస్థాత ప్రతిప్రస్థాత ప్రసిద్ధం పద్యతే ప్రసిద్ధం ప్రతిప్రస్థాత ప్రసిద్ధం ప్రతిప్రస్థాత ప్రతిప్రస్థాత ప్రసిద్ధం ప్రసిద్ధం ప్రతిప్రస్థాతోత్తరేణోత్తరేణ ప్రతిప్రస్థాత ప్రసిద్ధం ప్రసిద్ధం ప్రతిప్రస్థాతోత్తరేణ ప్రసిద్ధమిది ప్రసిద్ధం ప్రతిప్రస్థాతోత్తరేణోత్తరేణ ప్రతిప్రస్థాత ప్రతిప్రస్థాతోత్తరేణ తస్మాత్ తస్మాదుత్తరేణ ప్రతిప్రస్థాత ప్రతిప్రస్థాతోత్తరేణ తస్మాత్ ప్రతిప్రస్థాతేతి ప్రతిప్రస్థాత ఉత్తరేణ తస్మాత్ తస్మాదుత్తరేణోత్తరేణ తస్మాదాదిత్య ఆదిత్యస్తస్మాదుత్తరేణోత్తరేణ తస్మాదాదిత్య ఉత్తరేణేత్యుదుత్తరేణ తస్మాదాదిత్య ఆదిత్యస్తస్మాత్ తస్మాదాదిత్య షట్షడాదిత్యస్తస్మాత్ తస్మాదాదిత్య షడ్ ఆదిత్య షట్షడాదిత్య ఆదిత్య షణ్మాసో మాస షడాదిత్య ఆదిత్య షణ్మాస షణ్మాసో మాస షట్షణ్మాసో దక్షిణేన దక్షిణేన మాస షట్షణ్మాసో దక్షిణేన మాసో దక్షిణేన దక్షిణేన మాసో మాసో దక్షిణేన ఇచ్చేత దక్షిణేన మాసో మాసో దక్షిణేనైతి దక్షిణేన ఇచ్చేత దక్షిణేన దక్షిణేనైకషక్షణే దక్షిణేన దక్షిణేనైకషడ్ ఏదిషక్షడేత్యేత షడుత్తరేణోత్తరేణ షడేత్యేత షడుత్తరేణ షడుత్తరేణోత్తరేణ షడుత్తరేణోపయామృహీత ఉపయామృహీత ఉత్తరేణ షడుత్తరేణోపయామగృహీత ఉత్తరేణోపయామగృహీత ఉపయామగృహీత ఉత్తరేణోత్తరేణోపయామగృహీతోస్యస్యుపయామగృహీత ఉత్తరేణోత్తరేణోపయామగృహీతోసి ఉత్తరేణేత్యుదుత్తరేణ ఉపయామగృహీతోపయామగృహీత ఉపయామగృహీతో సగుణసత్వ సగుణసత్వోపయామగృహీత ఉపయామగృహీతో సగుణసత్వ ఉపయామగృహీతయుపయామాగుణసర్పుణసర్పుణసర్పుణసర్పుణసర్పుణసర్పోసి సగుంసర్పోసిగుంసర్పస్సర్పోసిగుంహస్పత్యాయాగుంహస్పత్యాయాగుంహస్పత్యాయాగుంహస్పత్యాయాగుంహస్పత్యాయాగుంహస్పత్యాయాగుంహస్పత్యాయాగుంహస్పత్యాయాగుంహస్పత్యాయాగుంహస్పత్యాయాగుంహస్పత్యాయాగుంహస్పత్యాయాగుంహస్పత్యాయాగుంహస్పత్యాయాగుంహస్పత్యాయాగుంహస్పత్యాయాగుంహస్పత్యాయాగుంహస్పత్యాయాగుంహస్పత్యాయాగుంహస్పత్యాయాగుంహస్పత్యాయాగుంహస్పత్యాయాగుంహస్పత్యాయాగుంహస్పత్యాయాగుంహస్పత్యాయాగుంహస్పత్యాయాగుంహస్పత్యాయాగుంహస్ ఇహాహేతిహాస్తిహేతిహాస్తి ఆహాస్త్యోదశస్త్రయోదశోస్త్యాహాస్త్రయోదశస్త్రయోదశోస్త్యస్త్రయోదశోమాసోమాసత్రయోదశోమాసత్రయోదశోమాసత్రయోదశోమాసమాసత్రయోదశోమాసమాసత్రయోదశస్త్రయోదశోమాసమాసత్రయోదశోమాసమాసత్రయోదశోమాసమాసత్రయోదశోమాసమాసత్రయోదశోమాసమాసత్రయోదశోమాసమాసత్రయోదశోమాసమాసత్రయోదశోమాసమాసత్రయోదశోమాసమాసత్రయోదశోమాసమాసత్రయోదశోమాసమాసత్రయోదశోమాసమాసత్రయోదశోమాసమాసత్రయోదశోమాసమాసత్రయోదశోమాసమాసత్రయోదశోమాసమాసత్రయోదశోమాసమాసత్రయోదశోమాసమాసత దేవతంతమే దత్త దేవతంతమే దత్ దేవదత్తదేవత్ప్రీణాది ప్రీణాది దేవదత్ప్రీణాది తత్ప్రీణాది ప్రీణాది తత్తత్ప్రీణాది ప్రీణాదీతి ప్రీణాది సువర్గాయ వై వై సువర్గాయ సువర్గాయ వా ఏత ఏతే వై సువర్గాయ సువర్గాయ వా ఏతే సువర్గాయేతి సువహర్గాయ వా ఏత ఏతే వై వా ఏతే లోకాయ లోకాయైతే వై వా ఏతే లోకాయ ఏతే లోకాయ లోకాయైత ఏతే లోకాయ కృష్యంతే కృష్యంతే లోకాయైత ఏతే లోకాయ కృష్యంతే లోకాయ కృష్యంతే కృష్యంతే లోకాయ లోకాయ కృష్యంతే యద్యద్గృష్యంతే లోకాయ లోకాయ కృష్యంతే యద్ కృష్యంతే యద్యద్గృష్యంతే కృష్యంతే ఇరుదుగ్రహ అదుగ్రహ యద్గృష్యంతే కృష్యంతే ఇరుదుగ్రహ ఇరుదుగ్రహ అదుగ్రహ యజ్జదుగ్రహ జ్యోతిర్జ్యోతిరదుగ్రహ యజ్జదుగ్రహ జ్యోతి అదుగ్రహ జ్యోతిర్జ్యోతిరదుగ్రహ అదుగ్రహ జ్యోతిరింద్రాగ్ని ఇంద్రాగ్ని జ్యోతిరదుగ్రహ అదుగ్రహ జ్యోతిరింద్రాగ్ని అదుగ్రహ ఇత్యుదుగ్రహ జ్యోతిరింద్రాగ్ని ఇంద్రాగ్ని జ్యోతిర్జ్యోతిరింద్రాగ్ని యజ్జదింద్రాగ్ని జ్యోతిర్జ్యోతిరింద్రాగ్ని ఇంద్రాగ్ని యజ్జదింద్రాగ్ని ఇంద్రాగ్నేయై ఇంద్రాగ్నమై ఇంద్రాగ్నేయింద్రాగ్ని ఇంద్రాగ్నేయై ఇంద్రాగ్నం ఇంద్రాగ్ని ఇంద్రాగ్ని ఇదై ఇంద్రాగ్నమై ఇంద్రాగ్నయ్యై ఇంద్రాగ్నముదు పాత్రేణ స్వపాత్రేణ ఇంద్రాగ్నయ్యై ఇంద్రాగ్నముదు పాత్రేణ ఐంద్రాగ్నముదు పాత్రేణ స్వపాత్రేణ ఇంద్రాగ్నమై ఇంద్రాగ్నముదు పాత్రేణ గృహ్ణాతి గృహ్ణాచ్యుదు పాత్రేణ ఇంద్రాగ్నమై ఇంద్రాగ్నముదు పాత్రేణ గృహ్ణాతి ఐంద్రాగ్నమిత్యై ఇంద్రాగ్నం అదుపాత్రేణ గృహ్ణాతి గృహ్ణాచ్యుగపాత్రేణ త్వపాత్రేణ గృహ్ణాది జ్యోతిర్జ్యోతిర్గృహ్ణాచ్యుగపాత్రేణ త్వపాత్రేణ గృహ్ణాది జ్యోతి అదుపాత్రేణేత్యుతో పాత్రేణ గృహ్ణాది జ్యోతిర్జ్యోతిర్గృహ్ణాతి గృహ్ణాది జ్యోతిరేవ జ్యోతిర్గృహ్ణాతి గృహ్ణాది జ్యోతిరేవ జ్యోతిరేవ జ్యోతిర్జ్యోతిరేవాస్మ అస్మ ఏ జ్యోతిర్జ్యోతిరేవాస్మై ఏవాస్మ అస్మ ఏవైవాస్మ ఉపరిష్టాదుపరిష్టాదస్మ ఏవైవాస్మ ఉపరిష్టాద్ అస్మా ఉపరిష్టాదుపరిష్టాదస్మ అస్మా ఉపరిష్టాద్ది దాత్యుపరిష్టాదస్మ అస్మా ఉపరిష్టాద్ది ఉపరిష్టాద్ది దుర్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర ఖ్యాత్యై లోకస్ లోకస్యానుఖ్యాత్యా ఓజోభృతావోజోభృతావనుఖ్యాత్యై లోకస్ లోకస్యానుఖ్యాత్యా ఓజోభృత అనుఖ్యాత్యా ఓజోభృతావోజోభృతావనుఖ్యాత్యా అనుఖ్యాత్యా ఓజోభృత వైవ ఓజోభృతావనుఖ్యాత్యా అనుఖ్యాత్యా ఓజోభృత వై అనుఖ్యాత్యా ఇత్యనుఖ్యాత్యై ఓజోభృత వైవ ఓజోభృతావోజోభృత ఏతావేత వా ఓజోభృతావోజోభృత ఏతౌ ఓజోభృతాదిత్యోజృతౌ ఏతావేత వైవ ఏతౌ దేవానామేతౌ వైవ ఏతౌ దేవానాం ఏతౌ దేవానాం దేవానామేతావేతౌ దేవానాయ్యేవానామేతావేతౌ దేవానాయ్య

షట్ కరోతి కరోతి వషట్ కురయాద్ కరోతి కరోతి యదను వషట్ కురయాద్

అనుషత్కూరుద్రమరుషత్కూరుద్రమరుషత్కూరుద్రుత్రం ప్రజా ప్రజారుద్రమరుషత్కూరుద్రుత్రం ప్రజా అనువషత్కూరుద్యాధిత్యధోషత్కూరుద్రుత్రం ప్రజా ప్రజారుద్రగోరుద్రం ప్రజా అన్వవసృజేరన్వసృజే ప్రజారుద్రగోరుద్రం ప్రజా అన్వవసృజే ప్రజా అన్వవసృజేదన్వసృజే ప్రజా ప్రజా అన్వవసృజే దేశ ఏషో అన్వవసృజే ప్రజా ప్రజా అన్వవసృజే దేశ ప్రజా ఇది ప్రజా అన్వసృజే దేశ ఏషో అన్వవసృజేదన్వసృజే దేశ వై వా ఏషో అన్వవసృజేదన్వసృజే దేశ వై అన్వవసృజేదిత్యను అవసృజే ఏష వై వా ఏష వైకాయత్రో గాయత్రో వా ఏష వైకాయత్ర వైకాయత్రో గాయత్రో వై వైకాయత్రో దేవానాం దేవానాం గాయత్రో వై వైకాయత్రో దేవానాం గాయత్రో దేవానాం దేవానాం గాయత్రో గాయత్రో దేవానాయ్యేవానాం గాయత్రో గాయత్రో దేవానాయ్యేవానాయ్యేవానాం దేవానాయ్యేవానాం దేవానాయ్యేవిత ఎత్సవితాయత్సవితైష ఏష సవితాయత్సవితైష కాయత్రియై కాయత్రియా ఏష సవితాయత్రియై లోకే లోకే కాయత్రియా ఏష ఏష కాయత్రియై లోకే గాయత్రియై లోకే గాయత్రియై కాయత్రియై లోకే గృహ్యతే గృహ్యతే లోకే కాయత్రియై కాయత్రియై లోకే గృహ్యతే లోకే గృహ్యతే లోకే గృహ్యతే యద్యద్గృహ్యతే గృహ్యతే యదా ఆగ్రేణ ఆగ్రేణో యద్గృహ్యతే గృహ్యతే యదా ఆగ్రేణ యదా ఆగ్రేణో యద్గృహ్యతే గృహ్యతే యదా ఆగ్రేణో యద్గృహ్యతే గృహ్యతే యదా ఆగ్రేణో యద్గృహ్యతే గృహ్యతే యదా ఆగ్రేణో యద్గృహ్యతే గృహ్యతే యదా ఆగ్రేణో యద్గృహ్యతే గృహ్యతే యదా ఆగ్రేణో యద్గృహ్యతే గృహ్యతే యదా ఆగ్రేణో యద్గృహ్యతే గృహ్యతే యదా ఆగ్రేణో యద్గృహ్యతే గృహ్యతే యదా ఆగ్రేణో యద్గృహ్యతే గృహ పాత్రేణ సావిత్రమో సావిత్రమంతర్యామ పాత్రేణ యజ్ఞంతర్యామ పాత్రేణ సావిత్రం అంతర్యామ పాత్రేణ సావిత్రగుణ సావిత్రమంతర్యామ పాత్రేణ అంతర్యామ పాత్రేణ సావిత్రమా ఆగ్రేణాద ఆగ్రేణాత్ సావిత్రమంతర్యామ పాత్రేణ అంతర్యామ పాత్రేణ సావిత్రమా ఆగ్రేణాద అంతర్యామ పాత్రేణేత్యంతర్యామ పాత్రేణ సావిత్రమాగ్రేణాద ఆగ్రేణాత్ సావిత్రగుణ సావిత్రమా ఆగ్రేణాత్ గృహ్ణాది గృహ్ణాత్యాగ్రేణాత్ సావిత్రగుణ సావిత్రమా ఆగ్రేణాత్ గృహ్ణాది ఆగ్రేణాద్ గృహ్ణాది గృహ్ణాత్యా ఆగ్రేణాద ఆగ్రేణాద్ గృహ్ణాది స్వాద్ స్వాద్ గృహ్ణాత్యా ఆగ్రేణాద ఆగ్రేణాద్ గృహ్ణాది స్వాద్ గృహ్ణాది స్వాద్ స్వాద్ గృహ్ణాది గృహ్ణాది స్వాదేవ స్వాద్ గృహ్ణాది గృహ్ణాది స్వాదేవ స్వాదేవ స్వాద్ స్వాదేవైనమేనమే స్వాద్ స్వాదేవైనం ఏవైనమేనమే వైవైనయ్యోనేర్యోనేరేనమేవైనయ్యోనే నిర్గృహ్ణాది విశ్వే విశ్వే గృహ్ణాది నిర్నిర్గృహ్ణాది విశ్వే గృహ్ణాది విశ్వే విశ్వే గృహ్ణాది విశ్వే దేవా దేవా విశ్వే గృహ్ణాది విశ్వే దేవా విశ్వే దేవా దేవా విశ్వే విశ్వే దేవా తృతీయం తృతీయం దేవా విశ్వే విశ్వే దేవా తృతీయం దేవాస్తృతీయం తృతీయం దేవా దేవాస్తృతీయగోసవన గోసవనం తృతీయం దేవా దేవాస్తృతీయగోసవనం తృతీయగోసవనం నవనం తృతీయం తృతీయగోసవనం నవనం నవనగోసవనం నోదున్న నోదయచ్చన్న యచ్చన్నయచ్చన్ హృదయచ్చన్న యచ్చన్ హృదయచ్చన్ తృతీయ సవనమితి తృతీయ సవనం అభిపరిపర్యభ్యభిపర్యణయన్ అనయన్ పర్యభ్య విపర్యణయన్ పర్యణయన్నయన్ పరిపర్యణయంతతస్తతో నయన్ పరిపర్యణయంత అనయంతతస్తతో నయన్నయన్ తో వై వై తో నయన్నయన్ తో వై తో వై వై తస్తతో వైతే వైతస్తతో వైతే వైతే వై వైతే తృతీయం తృతీయం తే వై వైతే తృతీయం తే తృతీయం తృతీయం తే తృతీయపోసవన కోసవనం తృతీయం తే తృతీయపోసవనం తృతీయపోసవన కోసవనం తృతీయం తృతీయపోసవనమృత్సవనం తృతీయం తృతీయపోసవనమృత్ సవనమృత్సవన కోసవనమృత యచ్చన్నయచ్చన్ముత్సవన కోసవనమృత యచ్చన్ ఉదయచ్చన్నయచ్చన్ముదయచ్చన్యద్యదయచ్చన్యద్ అయచ్చనయ్యదయచ్చన్నయత్తృతీయసవనే తృతీయసవనే యదయచ్చన్నయచ్చన్యత్తృతీయసవనే యత్తృతీయసవనే తృతీయసవనే యజ్జత్తృతీయసవనే సావిత్రస్త్రావిత్రస్తృతీయసవనే యజ్జత్తృతీయసవనే సావిత్ర తృతీయసవనే సావిత్రస్త్రావిత్రస్తృతీయసవనే తృతీయసవనే సావిత్రో గృహ్యతే గృహ్యతే సావిత్రస్తృతీయసవనే తృతీయసవనే సావిత్రో గృహ్యతే తృతీయసవన ఇది తృతీయసవనే సావిత్రో గృహ్యతే గృహ్యతే సావిత్రస్త్రావిత్రో గృహ్యతే తృతీయస్య గృహ్యతే సావిత్రస్త్రావిత్రో గృహ్యతే తృతీయస్య గృహ్యతే గృహ్యతే తృతీయస్య సమనస్య సమనస్య తృతీయస్య గృహ్యతే గృహ్యతే తృతీయస్య సమనస్య తృతీయస్య సమనస్య సమనస్య తృతీయస్య తృతీయస్య సమనస్యోద్యత్యా ఉద్యత్యై సమనస్య తృతీయస్య తృతీయస్య సమనస్యోద్యత్యై సమనస్యోద్యత్యాద్యత్యై సమనస్య సమనస్యోద్యత్యై సవితృపాత్రేణ సవితృపాత్రేణోద్యత్యై సమనస్య సమనస్యోద్యత్యై సవితృపాత్రేణ ఉద్యత్యై సవితృపాత్రేణ సవితృపాత్రేణోద్యత్యా ఉద్యత్యై సవితృపాత్రేణ వైశ్వరేవం వై ఈశ్వరేవము సవితృపాత్రేణోద్యత్యా ఉద్యత్యై సవితృపాత్రేణ వైశ్వరేవం ఉద్యత్యా ఇత్యుదోద్యత్యై సవితృపాత్రేణ వైశ్వరేవం వై ఈశ్వరేవం సవితృపాత్రేణ సవితృపాత్రేణ వైశ్వరేవం కలశాత్ కలశాత్ వైశ్వరేవం సవితృపాత్రేణ సవితృపాత్రేణ వైశ్వరేవం కలశాత్ సవితృపాత్రేణేతి సవితృపాత్రేణ వైశ్వరేవం కలశాత్ కలశాత్ వైశ్వరేవం వై ఈశ్వరేవం కలశాత్ గృహ్ణాది గృహ్ణాది కలశాత్ వైశ్వరేవం వై ఈశ్వరేవం కలశాత్ గృహ్ణాది వైశ్వరేవమితి వైశ్వదేవం కలశాత్ గృహ్ణాది గృహ్ణాది కలశాత్ కలశాత్ గృహ్ణాది వైశ్వరేభ్యో వైశ్వరేభ్యో గృహ్ణాది కలశాత్ కలశాత్ గృహ్ణాది వైశ్వరేభ్య గృహ్ణాది వైశ్వరేభ్యో వైశ్వరేభ్యో గృహ్ణాది గృహ్ణాది వైశ్వరేభ్యో వై వై వై ఈశ్వరేభ్యో గృహ్ణాది గృహ్ణాది వైశ్వరేభ్యో వై వైశ్వరేభ్యో వై వై వై ఈశ్వరేభ్యో వైశ్వరేభ్యో వై ప్రజా ప్రజా వై వై ఈశ్వరేభ్యో వైశ్వరేభ్యో వై ప్రజా వైశ్వరేభ్య ఇది వైశ్వదేవ్య వై ప్రజా ప్రజా వై వై ప్రజా వై ఈశ్వరేవో వై ఈశ్వరేవ ప్రజా వై వై ప్రజా వై ఈశ్వరేవ ప్రజా వై ఈశ్వరేవో వై ఈశ్వరేవ ప్రజా ప్రజా వై ఈశ్వరేవ కలశ కలశ వైశ్వరేవ ప్రజా ప్రజా వై ఈశ్వరేవ కలశ ప్రజా ఇది ప్రజా వైశ్వరేవ కలశ కలశో వైశ్వరేవో వై ఈశ్వరేవ కలశత్సవితా సవితా కలశో వైశ్వరేవో వై ఈశ్వరేవ కలశత్సవితా వైశ్వదేవ ఇది వైశ్వదేవ కలశస్సవితా సవితా కలశ కలశస్సవితా ప్రథమానాం ప్రథమానాగో సవితా కలశ కలశస్సవితా ప్రథమానాం సవితా ప్రథమానాం ప్రథమానాగో సవితా సవితా ప్రథమానామీష ఈశే ప్రథమానాగో సవితా సవితా ప్రథమానామీషే ప్రథమానామీష ఈశే ప్రథమానాం ప్రథమానామీషేద్యదీశే ప్రథమానాం ప్రథమానామీషేద్ ప్రథమానామితి ప్రథమానాం ఈశేయ్యదీశ ఈశేయత్సవితృపాత్రేణ సవితృపాత్రేణ ఇదీశైషేయత్సవితృపాత్రేణ యత్సవితృపాత్రేణ సవితృపాత్రేణ యజ్జత్సవితృపాత్రేణ వైశ్వరేవం వై ఈశ్వరేవం సవితృపాత్రేణ యజ్జత్సవితృపాత్రేణ వైశ్వరేవం సవితృపాత్రేణ వైశ్వరేవం వై ఈశ్వరేవం సవితృపాత్రేణ సవితృపాత్రేణ వైశ్వరేవం కలశాత్ కలశాత్ వైశ్వరేవం సవితృపాత్రేణ సవితృపాత్రేణ వైశ్వరేవం కలశాత్ సవితృపాత్రేణేతి సవితృపాత్రేణ వైశ్వదేవం కలశాత్ కలశాత్ వైశ్వదేవం వై ఈశ్వరేవం కలశాత్ గృహ్ణాది గృహ్ణాది కలశాత్ వైశ్వదేవం వై ఈశ్వరేవం కలశాత్ గృహ్ణాది వైశ్వదేవమితి వైశ్వదేవం కలశాత్ గృహ్ణాది గృహ్ణాది కలశాత్ కలశాత్ గృహ్ణాది సవితృప్రసూతస్తవితృప్రసూతో గృహ్ణాది కలశాత్ కలశాత్ గృహ్ణాది సవితృప్రసూత గృహ్ణాది సవితృప్రసూతస్తవితృప్రసూతో గృహ్ణాది గృహ్ణాది సవితృప్రసూత ఏవైవ సవితృప్రసూతో గృహ్ణాది గృహ్ణాది సవితృప్రసూత ఏవ సవితృప్రసూత ఏవైవ సవితృప్రసూతస్తవితృప్రసూత ఏవాస్మ అస్మా ఏవ సవితృప్రసూతస్తవితృప్రసూత ఏవాస్మై సవితృప్రసూత ఇది సవితృప్రసూత ఏవాస్మ అస్మా ఏవైవాస్మై ప్రజా ప్రజాస్మా ఏవైవాస్మై ప్రజా

ఏవైతేనైతేనైవైతేన కరోతి కరోచ్యేతేనైవైవైతేన కరోతి